ఏడు. కమలాక్షి సంభా కమలే ఇవ అక్షిణి యస్యాః సాతథ. శంకరభాష్యం నలభై ఏడు. కమలయః లక్ష్మ్యాః అక్షసభేన తన్ని మిత్తకజ్ఞానం లక్ష్యతే విషయతాసంబంధేన తద్వతీతి వాహ్వా. కమలయః ఐహికాముష్మికస్య హేతుభూతే అక్షిణి యస్యాః సా ఇతి స్వకీయక్షణమాత్రేణ మహదైశ్వర్య ప్రాప్తికేతి భావః. ఓం కమలాక్యే నమః. ఆం వి కమలముల వంటి కనులు గలదిగాన పరాదేవి కమలాక్షియను నామముతో కీర్తనీయురాలగుచ్చున్నది. కమలాక్షియనగా లక్ష్మీదేవి యొక్క కన్ను ఇచట అక్షి శబ్దము చేత తన్నిమిత్తకమైన జ్ఞానము లక్షణానృత్తి విషయతా సంబంధము వలన లక్ష్మితమగు ద్వారా నచ్చున్నది. అనగా నేత్రమునకు విషయము జ్ఞానము విషయనేత్రము కావున విషయ విషయతా సంబంధముతో జ్ఞానము పరిలక్ష్మి తమగుచున్నది. ఆ కారణము చేత కమలాక్షి అనగా జ్ఞానపితి పరమేశ్వరితాదృశ జ్ఞానస్వరూపిణిగాన కమలాక్షి అని కీర్తింపబడుచున్నది. అథవా లక్ష్మీదేవి యొక్క నేత్రములు ఐహికలము శ్మిక సంపదలకు హేతుభూతములు. ఆమె తన క్రీడంటి చూపు చేతనే భక్తులకు మహదేశ్వర్యమును అనగా ఇహలోక సంపదయేగాక బ్రహ్మాత్మ జ్ఞానరూపమైన ఆముష్మిక. నలభై ఎనిమిది. లలితా త్రిశతి సంపదను ప్రసాదించిన నిభాసము. ఆ పరమేశ్వరి సకామనయ ఉపాసించు వారులకు ఐహిక సంపదల నిచ్చును, నిష్కామనయో ధ్యానించు భక్తులకు అడ్వయ బ్రహ్మానందరూప ఫలము నొసగునని తాత్పర్యము.